చిన్న ముద్దే అడిగా వద్దొద్దంటూ కంగారు పడతావేరా, అడిగా అడిగా ఒక చిన్న ముద్దే అడిగా వద్దొద్దంటూ కంగారు పడతావేరా. హనీమూన్ అంటే స్వర్గం నీ కోసమేరా సర్వం, హనీమూన్ హత్తుకుపో మగడా. ఓహో, అడిగా అడిగా ఒక చిన్న ముద్దే అడిగా వద్దొద్దంటూ కంగారు పడతావేరా, అడిగా అడిగా ఒక చిన్న ముద్దే అడిగా వద్దొద్దంటూ కంగారు పడతావేరా. ఇంతకు మించి